అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారు తినిసిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, శ్రీ మహాభాగవతంలో సప్తమస్కంధంలో ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాదుడు ఆ బాలకులకు బోధ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడూ కాదయ్యా, బాల్యము నుండే హరిభక్తి అలవాటు చేసుకోవాలి సుమా. విషయాల్లో చిక్కుపడ్డారా, ఇక శక్యము కాదది అని కావున విషయంబుల చిక్కుబడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు కాదు. రమ్యమయ్యును బహుతర ప్రయాస గమ్యమని తలంచితిరే అని చెప్పేదా. అయితే ఆ పరమాత్మ సేవ రమ్యము. ఆ విష్ణుమూర్తి యొక్క భజన అంటే మనోహరమైనటువంటిది, అయినప్పటికీ బహుతర ప్రయాస గమ్యము. చాలా శ్రమపడాలి సుమా చేయాలంటే, అది పొందాలంటే అని అనుకుంటారా, చెబుతున్నా వినండి. ఇంతకుముందు ఈ సంసార లంపట దీని గురించి చెప్పాడు. ఇప్పుడిక హరిభజనము ఇది ఎటువంటిది అంటే, దీనికి ఒక జ్ఞానం కూడా కావాలి. హరిని సంబంధించిన జ్ఞానం విడవటానికి సంసారము యొక్క విషయాలన్నీ చెప్పాడు. ఇప్పుడు హరి సంబంధమైన జ్ఞానాన్ని చెబుతూ ఉన్నాడు ఆయన. సర్వభూతాత్మకుండై, ఆ సర్వభూతాత్మకుడు ఆ పరమాత్మ అంటే అన్నింటి యందు కూడా ప్రతి ఒక నామము ఒక రూపం ఉందంటే దాంట్లో ఆయన ఉంటాడు. సర్వ దిక్కాల సిద్ధుండైన బ్రహ్మ కడపలగా గల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును ఆయన ఎక్కడెక్కడుంటాడంటే చెప్తూ ఉన్నారు. సర్వ దిక్కుల చేత సిద్ధమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ అన్నమాట. నాలుగు దిక్కుల్లో చూసే ముఖాలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ. చివరిగా ఇక ఒక సూక్ష్మ కణజీవి ఏదో, స్తంభ అంటారు సంస్కృతంలో, ఏకకణజీవి అనేదో అంటుంటారు. ఏది చిట్ట చివరిదో అది అనుకుందాం. చిట్ట అంటే సూక్ష్మమైన దాంట్లో ఏది, అది మొదలుకొని పెద్దదైనది చతుర్ముఖ బ్రహ్మ. అక్కడి వరకు చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును, అక్కడి వరకు ఉన్నటువంటి చరములు అచరములైనటువంటివి, అంటే చరములంటే కదిలేవి, అచరములు కదలినటువంటి చెట్లు పర్వతాలు మొదలైనవి, స్థూల సూక్ష్మ పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి వారు, అలాగే సూక్ష్మమైనటువంటివి, ఇట్లాంటి జీవసంఘములందు ప్రతిదాని ఎందు కూడా ఆయన అంతర్యామిగా ఉంటాడు. అంభోవాయు కుంభిని గగన తేజంబుల నేడి మహాభూతంబులందును, ఇక నీరు గాలి భూమి ఆకాశము అగ్ని అనేటటువంటి పెద్ద పెద్ద ఇవి, మరి చాలా పెద్దవి కదా, ఏ ఒక్కటి విజృంభించినా మనమేం తట్టుకోలేం. గాలి పెద్దగా వస్తే పెద్ద తుఫాన్ అయిపోతుంది, మరి నీరు లేచింది అంటే అది అసలు ముంచేస్తుంది వాళ్ళనే ఉప్పెన. ఇలా ఏ ఒక్కటైనా, భూమి అంటే ఇంకా చెప్పేదం లేదు అసలు, అది దాన్ని ఏమంటారు, భూకంపమే, కిందకెళ్ళిపోవటమే ఎన్ని అంతస్తుల్లో ఉన్నవాడైనా. ఈ విధంగా మహాభూతములవి చాలా బలమైనటువంటివి, వాటి అన్నింటి యందు ఐదింటి యందు అంతర్యామిగా ఉంటాడు ఆయన. భూత వికారంబులైన ఘటపటాదులందును, ఇక వీటి ద్వారా ఏర్పడేవి, భూమి నుంచి పుట్టేవి, భూమి నీరు సంయోగము గాలి అగ్ని ఇవన్నీ కూడా కలిసే వాటి అణువులతోనే ఏర్పాటవుతాయి కదా. కొండ ఆ కాలంలో చెప్పుకునేది అది, అలాగే పటములు అని అంటే వస్త్రములు. లేదు ఇప్పుడు మనకి ఒక గుండు సూది దగ్గర నుంచి సామాన్యంగా చెబుతుంటారు కదా, ఆ ఇనుప సామాన్లు చెప్పేటప్పుడు గుండు సూది దగ్గర నుంచి పెద్ద పెద్ద విమానాలు వరకు కూడా, అలాగే రైళ్ళు బొగ్గులు వీటితో తయారయ్యే మొత్తం ఈ వస్తువులు అన్నీ కూడా అన్నింటి యందు ఉంటాడు ఆయన. గుణసామ్యంబైన ప్రధానమందును, గుణసామ్యం అంటే సత్వరజస్సమో గుణముల యందు ఉంటాడు ఆయన. ఈ ప్రకృతి గుణాలు అన్నమాట. గుణసామ్యము అని అంటే సమానంగా ఉంటాం, అంటే లయము అవుతుంది అప్పుడు. లయమునందును గుణ వ్యతికరంబై నమహత్తత్వాది ఎందును, ఇక మరల సృష్టి ఆరంభములో గుణ వ్యతికరములు అంటే ఈ గుణముల యొక్క ఎక్కువలు తక్కువలు, దాన్నే మహత్తు మొదలుకొని అంటే ఇంకా ముందు దశలు ఉంటాయి. తమస్సు అక్షరము అన్నట్టు ఆ సూక్ష్మ దశలు అవి తెలియవు, మహత్ అనేటప్పుడు తెలుస్తుంటుంది ఆ మహత్తు. అలాగే మహత్తత్వము నుంచి అహంకారము, అహంకారతత్వము నుంచి మరలా ఈ శబ్దస్పరిశ రూపాదులు ఇవన్నీ కూడా ఇలా వస్తూ ఉంటాయి. వాటన్నింటి యందు ఆయనే ఉంటాడు. రజస్సు సత్వ తమోగుణముల యందును, రజోగుణము సత్వగుణము తమోగుణము ఏ గుణముల ద్వారా ఇవి జరుగుతున్నాయని చెప్పుకుంటున్నామో ఆ గుణముల యందు కూడా ఆయన ఉంటాడు. ఎవరైనా భగవంతుండు, అవ్యయుండు, ఈశ్వరుండు, పరమాత్మ, పరబ్రహ్మ అనడు వాచక శబ్దంబులు కలిగి. ఆయన పేర్లు ఏమిటనంటే భగవంతుడు అంటే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులనే షడ్గుణములని భగము అంటారు. ఇవి కలవాడు, హేయ గుణములు లేనివాడు. అలాగే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ అంటూ మరొక నిర్వచనం కూడా ఉంది. విష్ణు పురాణము నిర్వచనాలు ఇవి రెండు, ఐశ్వర్యము వీర్యము తేజస్సు అలాగే జ్ఞానము వైరాగ్యము అక్కడ ఒక ఆరు గుణాలు, యశస్సు కీర్తి ఏది చెప్పుకున్నా ఆరు చెప్పుకున్నా ఈ ఆరు చెప్పుకున్నా భగవంతుడే. ఆరు మొదట్లోనే నేను విన్నవించాను ఎప్పుడు చెబుతూనే. ఆరు అద్వైతులేమో ఐశ్వర్యస్య సమగ్రస్య అంటూ ఆ నిర్వచనాన్ని చెబుతూ ఉంటారు. విశిష్టాద్వైతులేమో జ్ఞానశక్తి బలైశ్వర్యాన్ని ఈ ఆరు గుణాలు చెబుతారు. కనుక అటువంటి కలవాడు ఎవడో పూర్తిగా కలవాడు వాడు భగవంతుడు. అవ్యయుడు అంటే తాను మాత్రం ఏ మార్పు ఉండదు, ప్రకృతి మారుతూ ఉంటుంది. జీవులకు జ్ఞానము యొక్క ఎక్కువ తక్కువలు ఉంటాయి తప్ప పరమాత్మలో మార్పు ఏది ఉండదు. ఈశ్వరుడు ఆయనే శాసిస్తాడు ఈ మొత్తాన్ని. నా లోపల ఉంటాడు అని అంటే ఏదో దాక్కుని ఉండటం కాదు, శాసకుడు ఆయన. పరమాత్మ శ్రేష్టమైనటువంటి పరోమా యస్మాత్ స పరమ అంటారు. దేనికంటే ఇక శ్రేష్టమైనది లేదో అది పరమ అంటే అదిగో ఈ ఆత్మ అంటే చైతన్యము కలిగిన దాంట్లో అది గొప్పది. ఆ పేరు ఆయనది పరబ్రహ్మ. పరబ్రహ్మ బ్రహ్మ కూడా చతుర్ముఖ బ్రహ్మ ఒక ఆయన. అలాగే బ్రహ్మ అన్నప్పుడు ఇది పరబ్రహ్మ అంటే ఆది కారణమైనటువంటి వాడు అని ఒక అర్థము. బృహతి చాలా పెద్దది అని, అందరికంటే గొప్పది ఆ చతుర్ముఖ బ్రహ్మ కంటే కూడా పెద్దది. అలాగే బృంహయతి అంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళని తనతో సమానంగా చేసేస్తుంది, అంటే సారూప్య మోక్షాన్ని ఇస్తుంది, తనలో ఐక్యం చేసుకుంటుంది. ఇవి ఇట్లాంటి పేర్లు ఆయనకి. ఆయన ఎవరైతే ఆయనే, ఇప్పుడు కలెక్టర్ ఎవరైతే ఆయనే, అలాగే ప్రధానమంత్రి ఇవన్నీ కూడా పోస్టులే కదా. అలాగే అవి కూడా ఎవరి పనులు చేస్తూ ఈ గుణాలు కలిగిన వాడెవడో వాడండి, ఈ పేర్లు కలవాడెవడో వాడండి. నారాయణుడు కేవల అనుభవ ఆనంద స్వరూపకుడు. మరి ఆయన స్వరూపం ఏమిటనంటే కేవలము అనుభవము ఆనందము, అనుభవము చేత కలిగేది. అంటే ఆయన్ని తెలుసుకొని ఆనందపడటమే అదే ఆయన స్వరూపము, ఆత్మరూపం అన్నమాట ఆయనది, అది కనపడదు. అలాగే అవికల్పితుడు, వికల్పాలు లేవు అంటే మార్పులేమి లేవు ఆయనలో, సంకల్పాలు వికల్పాలు అంటే ఏమీ లేవు. అలాగే అనిర్దేశుడు, ఇదిగో ఇలాగే ఉంటాడు అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం మనుషులంటే ఇదిగో ఇట్లా నిలువుగా నడుస్తుంటారండి అంటారు, ఏదో ఇంత ఎత్తు ఇంత ఒడ్డు ఇంత పొడుగు అన్నట్లుగా. అలాగే తిరియక్కులంటే అడ్డంగా నడిచేది వెన్నెముక, ఇలా కొన్నిటికి కొన్ని నిర్దేశాలు ఉన్నాయి కదా. నీళ్ళలో తిరిగే జల జంతువులు, భూమి మీద తిరిగే భూచరాలు, రెండింటిలోనూ తిరిగే ఉభయచరాలు, కదలకుండా చెట్లు, ఇలా కొన్ని నిర్దేశములుగా ఉంటాయి. ఆయన అసలు అనిర్దేశుడు, ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. ఆ పరమేశ్వరుడు త్రిగుణాత్మకంబైన తన దివ్య మాయ చేత అంతర్హిత ఐశ్వర్యుండై తానైతే ఉంటాడు, కానీ త్రిగుణాత్మకమైనటువంటి మాయ సత్వము రజస్సు తమస్సు దైవీహి ఏషా గుణమయ్యి మమ మాయా దురచ్చయ అని చెప్పాడు భగవద్గీతలో. తెలుసుకోలేరయ్యా ఎవరు కూడా, మరి ఎందుకు కనపడతలేదు నువ్వు అనంటే మాయా ఉన్నది నీకు నాకు మధ్యలో, మాయా. ఆ మాయ నిన్ను నన్ను నాకైతే అంతా కనపడుతూ ఉంటుంది, కానీ నీ నాకు లేదు ఆ మాయ, అది మీకు నన్ను కనపడనీయకుండా చేస్తూ ఉంటుంది. మీరేమనుకుంటారంటే ఆ ప్రకృతి సంబంధం అనుకుంటారు. నేను అనుకున్నంత వరకు నేను అనంటే ఒక నేనేమో ఈ దేహాన్ని దేహ సంబంధాన్ని కూడా నేను అంటారు చాలామంది. అసలు ఇంతవరకే ఈ పరిమితమై ఉంటారు. మరొక నేను అనేది అహం అనేది సంస్కృత భాషలో, అది ఆత్మ అంటారు అక్కడికి. అది ఒక నేను. అహం అనుకునే ఆత్మనే నేనులోనేమో సంకోచ వికాసాలు ఉంటాయి జ్ఞానము కనుక అప్పుడూ తెలియదు. ఈ ప్రకృతి అనుకునే నేనులోనేమో ఈ సత్వరజస్తమస్సులే ఉంటాయి కనుక అప్పుడు తెలియదు. నేను ఇలా అంతర్హితుడనైపోతా నీకు తెలియకుండా ఉంటాను సుమా. అలా ఉన్నప్పటికీ కూడా వ్యాప్య వ్యాపక రూపం ములంజేసి దృశ్యుండును ఆ పరమాత్మ వ్యాప్యము వ్యాపకము అంటే అతడు వ్యాపించేవాడు ఆయనే. ఇప్పుడు ఇటన్నింటి యందు ఉంటాడు. అది అప్పుడు ఏమవుతుందని అంటే వ్యాప్యము అవుతుంది, తానే వ్యాపించేవాడు అవుతాడు. కనుక ఈ రెండు రకాలుగాను తానే ఉంటాడు. దృశ్యుండును ద్రష్టయు, దృశ్యుడు అంటే కనపడేవాడు, ద్రష్ట చూసేవాడు. ఇప్పుడు ఇద్దరు రెండు ఉన్నాయి ఇక్కడ. కనపడేవాడు ఆయనే, ద్రష్ట ఆయనే అంటే కనపడేదాని యందు తానే ఉంటాడు, చూసేదాని యందు తానే ఉంటాడు. అలా భోగ్యుండును భోక్తయు, భోగ్యము అంటే అనుభవించేది, భోక్త అనుభవించేవాడు. ఇప్పుడు అనుభవించేది ఇప్పుడు మనం అన్నం తింటూ ఉంటే తింటున్నాం అనుకుంటున్నాము. ఆ 15 అధ్యాయంలో చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం అన్నాడు ఆయన. మనకేదో రుచిగా ఉంది, నాలుగుకి బాగుంది, ఇది అది అనుకుంటూ మనం తింటూ మనము భోక్తలం అనుకుంటున్నాం. కానీ కాదురా, నేను భోక్తని అంటూ ఉన్నాడు ఆయన. నీ అరగటం కూడా నీకు అరగదు అని చెప్పాడు. భోగ్యము ఆయనే, పరమాత్మనే మనం అనుభవించాలి. మనలో ఉండి మరలు తానే భోక్తగాను ఉంటాడు. కనుక ఇట్లా నిర్దేశింపదగి ఉంటాడు. ఇక్కడ ఒక అనిర్దేశం అయినప్పటికీ ఇదిగో ఇలా వీటి ద్వారా పలానావాడు ఇవన్నీ జగత్ స్వరూపం ఆయనే కదా. మరి ఇది బృహదారణ్యకం అనేటటువంటి ఒక ఉపనిషత్తు చెబుతూ ఉంది, యస్య పృథివీ శరీరం ఏం పృథివీ నవేద. ఎవనికి పృథివీ శరీరమో అంటే పరమాత్మకి శరీరం అంట భూమి. దాని లోపల ఆయన ఉన్నాడు. ఆయన్ని నవేద తెలుసుకోలేదు ఈ భూమి. ఇప్పుడు మనకి దృశ్యుడు ఎవడు? పరమాత్మే. భూమి అనే దాని ద్వారా దృశ్యుడు. మరి ద్రష్ట ఎవరు? అది పరమాత్మే. జీవుడు లోపల ఉండి తెలుసుకునేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇలా దృశ్యుడు తానే, ద్రష్ట తానే, భోగ్యుడు భోగింపబడేవాడు తానే, భోక్త తానే. ఇట్లా నిర్దేశింపదగి ఉంటాడు. మామూలుగా ఆయన ఆత్మ జ్ఞానానంద స్వరూపం అనేది అనిర్దేశం, అది తెలియదు ఇలా అని చెప్పడానికి వీల్లేదు. అలాగే అది అవికల్పితమైన వికల్పితుండయుండు. ఇక్కడ అనేక రకాల రూపాలతో నామాలతో కనపడుతూ ఉంటాడు ఆయనే. తత్కారణంబున కాబట్టి ఆసురభావంబు విడిచి, అసురభావాన్ని విడిచిపెట్టండి అంటూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ మనకేం తెలుస్తుందండి, మానవులే మొత్తం అంతా భావము వలన అసురులయ్యారు, భావం వలన దేవతలు అవుతారు, భావం వలన పండితులు అవుతారు, భావం వలనే పామరులు అవుతారు, భావం వలనే మూర్ఖులు అవుతారు, ఏదైనా అవుతారు. భావము అంటే వారి జ్ఞానస్థితి. అది భూసత్తాయాం ఉనికి అంటారు దాన్ని. ఇంకా కొంతమంది అసలు ఉనికేనండి అంటారు. ఉనికి భూ అనేటటువంటిది సంస్కృత భాషలో అది ఒక ధాతువు. దాన్ని ఏం చెబుతారంటే సత్తాయాం ఉండుట భవతి అగుచున్నాడు. ఇలా దానికి మళ్ళీ ధాతురూపాలు ఉంటాయి. అంటే ఉనికి అంటారు దీన్ని. ఈ ఉనికి అనేదే అసురుడుగా ఉండొచ్చు, రాక్షసుడు, అలాగే దేవత, ఇవన్నీ కూడా ఉనికి. ఏ జ్ఞానము ఇతనికి వ్యక్తమై మనకి బయటికి అతనికి తెలిసి బయటికి తెలుస్తూ ఉంటుందో అదే అతని ఉనికి. కానీ సహజమైనటువంటిది ఏమిటనంటే ఆత్మకి జ్ఞానమే, జ్ఞానమే అసలు ఆత్మ అంటే. కనుక అసుర భావాల్ని విడిచిపెట్టండి అంటున్నాడు ఆయన. సర్వభూతంబులయందును దయా సుహృద్భావంబులు కర్తవ్యంబులు. మరి ఏం చేయాలంటే సర్వభూతాలు అన్నిటి యందు మరి ఆయనేగా ఉన్నది. ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నారు కదా, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటున్నారు. అంటే ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం. ఆకాశంలో నుంచి పడినటువంటిది పోయేది ఎక్కడికి? సముద్రానికి పోతూ ఉన్నది. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు పోతురాజుకు మొక్కినా పోలేరు ముఖం వచ్చినా పోయి వెళ్ళేది కేశవుడికి ఏం చెబుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అవదా? నువ్వు తిరస్కరించినా, ఏ దేవుల్ని తిరస్కరించినా, ఎవడని నిందించినా, ఒకరిని అభిమానించినా, ఒకరిని పూజించినా, మరొకరిని నిందించినా, నీ సృష్టిలో ఏ వస్తువును నువ్వు నిందించినా పరమాత్మను నిందించినట్టే. కనుక ఇప్పుడు ఏం చేయమంటున్నాడు ప్రహ్లాదుడు? దయా, సర్వభూతములు ఎందు దయ చూపించండి. దయాభూతేషు అంటున్నాడు భగవానుడు కూడా గీతలో. సుహృద్భావంబులు, సుహృత్ అంటే మేలు కోరేవాళ్ళు, అన్నిటికీ మేలు కోరండి. ఇవి కర్తవ్యంబులు, తప్పనిసరిగా చేసి తీరవలసినవి రెండు చెప్పాడు ఆయన. దయా, సుహృద్భావము, మరి ఇవి కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉంటే దేవతలు అవుతారు. దేవతలు అంటే ప్రత్యేకించి ఎక్కడో లేరిక, వాళ్ళు ఏదో అతిథి పిల్లలు, ఆతిథేయులు. వాళ్ళు మొదట్లో అలా ఈ గుణాలు కలిగి ఉన్నప్పుడు వాళ్ళని దేవతలు అంటారు. వాళ్ళ దగ్గర కూడా ఈ గుణాలు లేకపోతే వాళ్ళని అనరు. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళందరూ అసలు భూమి మీద మానవులేనండి. ఒకప్పటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఈ 33 కోట్లు కూడా భూమి మీద వాళ్ళే. జటాయువు చెబుతాడు రామాయణంలో, రామ పూర్వం దేవతలే ఏలేరయ్యా ఈ భూమి అంతా అంటాడు. అంటే ఏమిటి, పూర్వం ఏలిన వాళ్ళని దేవతలు అన్నారు మొదట్లో. వాళ్ళకంటే ముందు వాళ్ళని అసలు పూర్వదేవులు అన్నారు, యసుర్లు రాక్షసులు అనేవారిని. వాళ్ళని ఆదిమ రాక్షసులు అంటారు. వీళ్ళకంటే ముందు పెద్దవాళ్ళు వాళ్ళే. అంటే మొత్తం ఈ భూమి మీదే ఉన్నది. ఏ ఖండాల్లో ఉండొచ్చు, ఏ సముద్రాలు, ఏ భూములు, ఏ పేర్లతో ఉన్నాయో మనకు ఇప్పుడు ఏమీ తెలుసు. ఎరుక మనకేంటి, ఏ గుర్తులు లేవు. ఏవి చెబుతున్నారు, కొన్ని కొన్ని కనిపెడుతున్నారు, తెలుసుకుంటున్నారు. అవి అర్థం కాక పురాణాలు, ఆ గాథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయి, ప్రతివాడు చెప్పేవాడు అయిపోయి, ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆడు చెబితేనే ఇన్ని తగాదాలు వస్తూ ఉన్నాయి, ఇన్ని రకాలు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తాంలేండి, దానికి కాలం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఇది జనాలని నిరంతరము ఇవి జరుగుతూనే ఉంటాయి. చూడండి మన మన దౌర్భాగ్యమో దురదృష్టమో అదృష్టమో చూడండి మనది. ఏ పండగ వచ్చినా 2 రోజులు చేయాల్సిందే. కృష్ణాష్టమి ఎప్పుడో నెలకు ముందు ఒక వర్గం చేశారు, మళ్ళీ నిన్న ఒక వర్గం రాత్రికి చేయటము. ఇది ఏ 2 సార్లు పుడతాడా ఏమి కృష్ణుడు? 2 సార్లు పుడతాడా? అలాగే శ్రీరామనవమి మళ్ళీ 2 సార్లు, ఏదో తిథి లేదంటారు, ఏంటో నక్షత్రం లేదంటారు, అసలు ఏమిటి? ఏదో ఒకటి నిర్ణయించుకోరు. అదో మరి ఆ పంచాంగాలు రాసేటప్పుడు ఈ పంచాంగ కర్తలందరూ ఒకచోట కూర్చొని ఒకే రకంగా రాస్తే ఈ కన్ఫ్యూజన్ ఉండదు కదా. వాళ్ళకు కుదరదు, మళ్ళీ వాళ్ళలో వాళ్ళకు కుదరదు. రకరకాల శాఖలు, శాఖాభేదాలు, అన్నీ భేదాలే. మళ్ళీ ఇన్ని రకాలు వచ్చినాయి దీంట్లో, మరి ఏం చెప్తాం? ఈనాడు అల్లకల్లోలం అంతా, మొత్తం అంతా అల్లకల్లోలమే. ఎవ్వడు కూడా, కరోనా ఒకటి కల్లోలం, ఇది ఒకటి అల్లకల్లోలం, రకరకాలు సాగిపోతూ ఉన్నది. ఎవడేం చేస్తాడు, ఎవడి కర్మ వాడిది, ఎవడు ఆలోచన చేసుకుని వాడు తానే సిద్ధపడాలి. కనుక దయా సుహృద్భావములు ఇంటే ఏమవుతాయా అంటే, దయా సుహృద్భావములు కలిగిన అధోక్షజుండు సంతసించు. ఆ నారాయణుడు సంతోషిస్తాడయ్యా. ఇంటే అనంతుండు ఆద్యుడు హరి సంతసించిన అలభ్యం వెయ్యదియు లేదు. ఆయన సంతోషిస్తే మనకి లభించినది అంటే ఏది లేదు, అంతా మనకి తేలిగ్గా దొరికేదే. జనార్దన చరణ సరసీయుహుల స్మరణ సుధార సపాన పరవశుల మైతిమేని మనకు దైవ వశంబున అకాంక్షితంబులై సిద్ధించు ధర్మార్థకామంబులును, కాంక్షితంబై సిద్ధించు మోక్షంబన నేల. ఆయన యొక్క పాదసేవట చూడండి ఎన్ని చెప్పాడు. జనార్దన చరణ సరసి, ఆ పాద పద్మముల స్మరణమనేటటువంటి అమృతరస పానము చేత పరవశులమైపోతే మనకింకా లేదేంటయ్యా, అన్నీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఏదో సుఖపడాలి అని. సుఖపడటానికి ప్రయత్నం అవసరంలో అదే వస్తుంది. కష్టపడాలని ఏమైనా చేస్తున్నావా, దుఃఖించాలని నువ్వు చేస్తున్నావా, అవి వస్తున్నాయి ఎలాగో, ఇవి అలాగే వస్తూ ఉంటాయి. కనుక అట్లయితే అన్నీ అకాంక్షితంబులే సిద్ధించు, ఏవి కోరకుండానే వస్తాయి. ధర్మార్థ కామాలు అన్నీ వస్తాయి. మరి మనము కావాలంటున్నాం ఇప్పుడు మోక్షాన్ని, కాంక్షితంబై సిద్ధించు మోక్షం బననేలా. మనం కోరే మోక్షం ఇక రాదా, అది వచ్చి తీరుతుంది. త్రివర్గంబును ఆత్మవిద్యయు తర్క దండనీతి జీవికాదులన్నీయును. త్రివర్గం ధర్మార్థ కామములు, ఆత్మవిద్య, తర్కము, దండనీతి, బ్రతుకు తెరువుకై చదివేటటువంటి విద్యలు ఆనాడు. ఇప్పుడు చెప్పుకునేటటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, ఈ చదువులు ఇవన్నీ కూడా బ్రతుకు తెరువు, జీవిక అంటే బ్రతుకు తెరువు కోసమై ఉన్నాయి అన్నీ. త్రైగుణ్య విషయంబులైన వేదంబుల వలనం ప్రతిపాద్యంబులు, ఇవన్నీ కూడా వేదములు. 3 వేదాలు ఆనాడు చెప్పినాయి, మరి అవే వేదాలు. అవి త్రైగుణ్యాలు అంటారంటే సత్వరజస్తమో గుణములు. కృష్ణుడు కూడా చెప్పాడు, త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. ఆ వేదాలు త్రైగుణ్యాలు. నువ్వు త్రిగుణ అతీతుడువుక అంటే వేదాంతంలోకి వెళ్ళు. ఇప్పుడు మరి జీవికకు ఉన్నాయి ఏమిటండి? ఇప్పుడు జీవికి ఉన్న ఈ చదువులే నేను వేదం అంటాను. నువ్వే చదువుతున్నావో ఏ చదువులు చదువుతున్నారో బ్రతుకు తెరువు కోసమే ఏర్పడిన కళలన్నీ వేదాలే. 64 కళలు వేదములే, దొంగతనం కూడా వేదమే, అది కూడా దాంట్లోనే ఉంది, సోరకళ. ఇవి వేదములంటే అంతేకాని ఏనాడు ఆ కాలానికి అవి వేదాలు. ఇప్పుడు ఎప్పటికప్పుడు సిలబస్ మారిపోవట్లా, మారిపోయినప్పుడల్లా మారిపోయింది అని చదువుతున్నాడా నువ్వు? అదేంటే యూనివర్సిటీ పెట్టినప్పుడు ఇది పెట్టావు, నేను ఇదే చదువుతానంటే కుదురుతుందా? కానీ కొందరు మొండేసి అదిగో వాటినే చదువుతుంటారా, అర్థమయ్యి అయ్యేది లేదు, సత్యది లేదు, అదిగో అలా ఉంటుంది అన్నమాట. నిస్త్రైగుణ్య లక్షణంబునం పరమ పురుషుండైన హరికి ఆత్మ సమర్పణంబు చేయుట మేలు. నిస్త్రైగుణ్యము కనుక ఆత్మ ఒకటి, నిస్త్రైగుణ్యం అది, దాంట్లో సత్వరజస్తమస్సులు లేవు. ఈ ఆత్మని ఆ హరికి సమర్పణ చేయాలి. ఇవి కాదు మనం సమర్పించేది, పత్రపుష్ప తోయాలు కాదు, రకరకాలైనటువంటి కోటి పత్రులు కాదు, ఏదో ఇన్ని రకాల పిండి వంటలు చేశాను నేను పెట్టాను దేవుడు తింటాడా, అన్నీ మనమే తింటాం. ఈ సమర్పణ కాదు, ఆత్మని సమర్పించమని చెబుతున్నాడు ప్రహ్లాదుడు. పరమాత్మతత్వ జ్ఞానోదయంబునం చేసి స్వపరభ్రాంతి చేయక పురుషుండు యోగ అవధూతత్వంబున ఆత్మ వికల్ప భేదంబునంగలలో కన్న విశేషంబుల భంగి తజ్జంబన కమిజయని తలంచు. ఇక పరమాత్మతత్వ జ్ఞానోదయం అయితే మరి అంతటా పరమాత్మే కదా ఉన్నది, స్వపరభ్రాంతి నేను వాడనే అసలు భేదమే లేదు. అప్పుడు పురుషుడు యోగ అవధూతత్వము ఆ పరమాత్మ చేత కూడిక ఈ ప్రకృతిని విడివడటము, ఈ ఆత్మ వికల్ప భేదము. ఇక మనకి కనపడేది ఏమున్నది అని అంటే రకరకాలుగా కనపడేది, కళలో కన్న విశేషములు. కళలో మనకి ఎన్నో కనపడుతూ ఉంటాయి, ఓ పెద్ద బ్యాంకులు డబ్బు మనకు బోల్డ్ వచ్చేసింది, కళ్ళు తెరిస్తే ఉంటుందా? అది అలాంటిది, ఇదంతా ఇది తథ్యము కాదు, ఇదే మిథ్య అంటే. దీనినే అశాశ్వతము అని అంటారు, అంతేకాని బయట కనిపించేది కాదు. కనుక ఇది అలాంటిదే, ఇది ఒక క్షణం ఉంటే అది కల్పం ఉండవచ్చు, అయినా సరే మిథ్యే అని ఇంత జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని చెప్పాడు ఆయన. ఇక రేపు ఇంకా మిగిలింది తెలుసుకుందాం. జై శ్రీరామ్.